శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరీ వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృది మానాతీత ప్రతిత విభవా మంగళం మంగళానా వక్షపీఠీ మధు విజయినో భూషయంతీం స్వకాంత్యా ప్రత్యక్షానుశ్రవిక మహిమ ప్రార్థినీనాం ప్రజానా శ్రేయో మూర్తిం శ్రియమ శరణస్త్వాం శరణ్యాం ప్రపద్యే ఆవిర్భావ కలశ జలధావధ్వరే వాపి యస్యాః స్థానం యస్య సరసి జవనం విష్ణు వక్షస్థలం వా భూమాయస్య భువనమఖిలం దేవి దివ్యం పదం వా స్తోక ప్రజ్ఞైరనవధి గుణా స్తూయసే సా కథం త్వం స్తోతవ్యత్వం దిశతి భవతి దేహిభి స్తూయమానా తామేవ త్వామనిదరగతి స్తోతుమాశం సమానః సిద్ధారంభ సకల భువన శ్లాఘనీయో భవేయం సేవాపేక్షా తవ చరణయో శ్రేయసే కస్య న స్యాత్ యత్ సంకల్పా భవతి కమలే యత్ర దేహిన్యమీషా జన్మస్థేమ ప్రళయ రచనా జంగమా జంగమానా తత్కల్యాణం కిమపి యమినామేక లక్ష్యం సమాధం పూర్ణం తేజస్ పురతి భవతి పాదలక్షారసంకం నిష్ప్రత్యూహ ప్రణయ ఘటితం దేవి నిత్యానపాయం విష్ణుస్త్వం చేత్యనవధి గుణద్వంద్వమన్యోన్యలక్ష్యం శేషశ్చిత్తం విమల మనసా మౌనయశ్చ శ్రుతీనాం సంపద్యంతే విహరణ విధౌ యస్య శయ్యా విశేషాః ముద్దేశ్య త్వం జనని భజతో రుచితోపాధిగంధం ప్రత్యగ్రూపేహ విషియువయోరేకశేషిత్వయోగాత్ పద్మే పత్యుస్తవ చ నిగమైర్నిత్యమన్విష్యమాణో నావచ్ఛేదం భజతి మహిమానత్రయన్మానసంహ పశ్యంతీషు శ్రుతిషు పరితః సూరిబృందేన సార్ధం మధ్యే కృత్య త్రిగుణఫలకం నిర్మిత స్థానభేదం విశ్వాదీశ ప్రణయిని సదా విభ్రమద్యూత వృత్తౌ బ్రహ్మేశాద్యా దధతి యువయో రక్షసార ప్రచారం అస్యేషానా త్వమసి జగతః సంశ్రయంతి ముకుందం లక్ష్మీ పద్మా జలధితనయా విష్ణుపత్నీందిరేతి యన్నామాని శ్రుతి పరిపణాన్యేవ మావర్తయంతో నావర్తంతే దురిత పవన ప్రేరితే జ जन्मचक्रे त्वामेवाहु कतिचिदपरे त्वत्प्रियं लोकनाथम् किं तैरन्तःकलहमलिनैः किञ्चिदुत्तीर्यमग्रैः त्वत्सम्प्रीत्यै विहरति हरौ सम्मुखीनां श्रुतीनाम् भावारूढौ भगवति युवां दम्पते दैवतं नः आपन्नार्तिप्रशमनविधौ बद्धदीक्षस्य विष्णोः आचख्युस्त्वां प्रियसहचरीमैकमत्योपपन्ना प्रादुर्भावैरपि समतनु प्राध्वमन्वीयसे त्वम् दूरोत्क्षिप्तैरिव मधुरता दुद्धराशेस्तरङ्गैः धत्ते शोभां हरिमरकते तावकी मूर्तिराद्या तन्वे तुङ्गस्तनभरणता तप्तजाम्बूनदाभ यस्यां गच्छन्त्युदय विलयैर्नित्यमानन्दसिन्धा इच्छा वेगोल्लसितलहरी विभ्रमव्यक्तयस्ते आ संसारं विततमखिलं वाङ्मयं यद्विभूतिः यद्भ्रूभङ्गात् कुसुमधनुषः किं करोमे रुधन्वा यस्यां नित्यं नयनशतकैर्येकलक्ष्यो महेन्द्रः पद्मे तासां परिणतिरसौ भावलेशैस्त्वदीः अग्रे भक्तुः सरसिजमये भद्रपीठे निषण्णाम् अम्भोराशेरधिगतसुधा सम्प्लवादुत्थितां त्वाम् पुष्पासारस्थगितभुवनैः पुष्कलावर्तकाद्यैः क्लुप्तारम्भा कनककलशैरभ्यषिञ्चन् गजेन्द्राः आलोक्य त्वामृतसहजे विष्णुवक्षस्थलस्था शापाक्रान्ता शरणमगमन् सावरोधा सुरेन्द्रः लब्ध्वा भूयस्त्रिभुवनमिदं लक्षितं त्वत्कटाक्षैः सर्वाकारस्थिरसमुदयां सम्पदं निर्विशन्ति आर्तत्राणौ रतिभिरमृता सारनीलाम्बुवाहैः अम्भोजानामुषसिमिषतामन्तरङ्गैरपाङ्गैः यस्यां यस्यां दिशि विहरते देवि दृष्टिस्त्वदीया तस्यां तस्यामहमहमिकां तन्वते सम्पदोघाः योगारम्भद्वरितमनसो युष्मदैकाद्ययुक्तम् धर्मं प्राप्तुं प्रथममिहये धारयन्ते धनाय तेषां भूमे धरपतिगृहादम्बरादम्बुधे धारा निर्यात्यधिकमधिकं वाञ्छितानां वसूना శ్రేయస్కామః కమల నిలయే చిత్రమామ్నాయ వాచా. చూడపీడం తవ పదయుగం చేతసాధారయంతః ఛత్రఛాయా శుభగ శిరసశ్చామర స్మేర పార్శ్వాః. శ్లాఘా శబ్ద శ్రవణ ముదిత శ్రగ్విణ సంచరంతి. ఊరీకర్తుం కుశలమఖిలం జేతుమాదీనరాతీన్. దూరీకర్తుం దురిత నివహం త్యక్తుమాద్యామ విద్యా. అంబస్తంభావధిక జనన గ్రామ సీమాంతరేఖా. విమల మనసో విష్ణుకాంతే దయంతే. జాతాకాంక్ష జనని యువయోరేక సేవాధికారే. మాయాలీఢం విభవమఖిలం మన్యమానాస్తృణాయ. ప్రీత్యై విష్ణోస్తవ చ కృతిన ప్రీతిమంతో భజంతే. వేలాభంగ ప్రశమన ఫలం వైదికం ధర్మసేతుం. సేవే దేవి త్రిదశ మహిళా మౌళిమాలార్చితం తే. సిద్ధి క్షేత్రం శమిత విపదాం సంపదాం పాద పద్మం. యస్మిన్నీషన్నమిత శిరసోయాపయిత్వా శరీరం. వర్తిష్యంతే వితమసి పదే వాసుదేవస్య ధన్యాః. సానుప్రాస ప్రకటిత దయై సాంద్ర వాత్సల్య దిగ్ధైః. అంబ స్నిగ్ధైరమృత లహరీ లబ్ధ స బ్రహ్మచర్యైః. ఘర్మే తాపత్రయ విరచితే గాఢ తప్తం క్షణం మా. కించన్యగ్లపితమనఘైరార్ద్రయేథ కటాక్షైః. సంపద్యంతే భవభయతమీభానవస్త్వత్ప్రసాదాత్. భావా సర్వే భగవతి హరౌ భక్తిముద్వేలయంతః. యాచే కిం త్వామహమిహ యతః శీతలోదారశీలాన్. భూయో భూయో దిశసి మహతాం మంగళానాం ప్రబంధాన్. మాతా దేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితా మే. జాతస్సోహం జనని యువయోరేక లక్ష్యం దయాయాః. దత్తో యుష్మత్ పరిజనతయా దేశికైరప్యతస్త్వం. కిం తే భూయ ప్రియమితి కిల స్మేర వక్త్రా విభాసీ. కళ్యాణానామ వికల నిధి కాపి కారుణ్య సీమా. నిత్యామోదా నిగమ వచసా మౌళి మందారమాలా. సంపద్దివ్యా మధు విజయిన సన్నిధత్తాం సదా మే. సైషా దేవీ సకల భువన ప్రార్థనా కామధేనుః. उपचित गुरु भक्ते रुत्थितं वेंकटेशात् कलि कलुष निवृत्ते कल्पमानं प्रजानां सरसिज निलयाय स्तोत्रमेतत् पठन्तः सकल कुशल सीमा सार्वभौमा भवन्ति कवितार्किक सिंहाय कल्याण गुणशालिने श्रीमते वेंकटेशाय वेदांत गुरवे नमः।